సువర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వా ఏష వై సువర్గాయ సువర్గాయ వా ఏష సువర్గాయ సువర్గాయ ఏష చిత్వా చిత్వాగ్నిమగ్నిం చిత్వా పరివత్సరేణేకి పరి నమస్కరోమి కరోమి నమో నమస్కరోమి యద్యత్ కరోమి నమో నమస్కరోమి యత్ రుద్రేణ నమో నమ ఇదావత్సరేణ రుద్రరుద్రేదావత్సరేణ నమ రుద్రో వై వై రుద్రో వై రుద్రో వై వై రుద్రో రుద్రో రుద్రో వా ఏష ఏష వై రుద్రో రుద్రో వా ఏష ఏష ఏష వై వా ఏష దీక్షయాగ్నే దీక్షయాపం దీక్షయాపమాపన్ దీక్షయా దీక్షయాపన్వాత్మాపన్ దీక్షయా బృహద్రథం ధరాభ్యాం బృహద్రథం ధరాభ్యాం దధాతి దధాతి బృహద్రథం ధరాభ్యాం పక్షౌ పక్షౌ బృహద్రథం ధరాభ్యాం దధాతి దధాతి బృహద్రథం ధరాభ్యాం పక్షౌ బృహద్రథం ధరాభ్యాం పక్షౌ బృహద్రథం ధరాభ్యాం బృహద్రథం ధరాభ్యాం పక్షావోజ ఓజ పక్షో బృహద్రథం దరాభ్యాం బృహద్రథం దరాభ్యా పక్షావోజ రథంతరాభ్యామితి బృహత్ రథంతరాభ్యాక్షావోజ ఓజ పక్షో పక్షావోజ ఏవైవౌజ పక్షో పక్షావోజ ఏవాస్మిన్ వారవందీయత్వం వారవందీయత్వం శ్యేతి శ్యేతేన శ్యేతి అకృతాకృత శ్యేతి శ్యేతేన శ్యేతి అకృత శ్యేతి అకృతాకృత శ్యేతి శ్యేతి అకృత తత్తదకృత శ్యేతి శ్యేతి అకృత అకృత తత్తదకృతాకృత శ్యేతస్య శ్యేతస్య తదకృతాకృత శ్యేతస్య శ్యేతస్య శ్యేతస్య తత్తచ్ఛేతస్య శ్యేతత్వజ్ఞ శ్యేతత్వజ్ఞ శ్యేతస్య తత్తచ్ఛేతస్య శ్యేతత్వం శ్యేతస్య శ్యేతత్వజ్ఞ శ్యేతత్వజ్ఞ శ్యేతస్య శ్యేతస్య శీర్ష్ణా శీర్ష్ణాగ్నే శిర శిరోగ్నే శీర్ష్ణా శీర్ష్ణాగ్నే శిర శిరోగ్నే శిర ఉపశిరోగ్నేర ఉపశిరశిర ఉపదధామి దధామ్యుపశిరశిర ఉపదధామి ఉపదధామి దధామ్యుపోపదధామి దక్షిణయా దక్షిణయా దధామ్యుపోపదధామి దక్షిణయా దక్షిణయా దక్షిణయా దధామి దధామి దక్షిణయా త్వా త్వా దక్షిణయా దధామి దధామి దక్షిణయా త్వా దక్షిణయా త్వా త్వా దక్షిణయా దక్షిణయా త్వా దిశా దిశా త్వా దక్షిణయా దక్షిణయా త్వా దిశా దిశా దిశా త్వా దిశా సాధయామి సాధయామి దిశా త్వా త్వా దిశా సాధయామి దిశా సాధయామి సాధయామి దిశా దిశా సాధయామి త్రైష్టుభేన త్రైష్టుభేన సాధయామి దిశా దిశా సాధయామి త్రైష్టుభేన సాధయామి త్రైష్టుభేన త్రైష్టుభేన సాధయామి సాధయామి త్రైష్టుభేన ఛందసా ఛందసా త్రైష్టుభేన సాధయామి సాధయామి త్రైష్టుభేన ఛందసా త్రైష్టుభేన ఛందసా ఛందసా త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసేంద్రేణేంద్రేణ ఛందసా త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసేంద్రేణ ఛందసేంద్రేణేంద్రేణ ఛందసా ఛందసేంద్రేణ దేవతయా దేవతయేంద్రేణ ఛందసా ఛందసేంద్రేణ దేవతయా ఇంద్రేణ దేవతయా దేవతయేంద్రేణేంద్రేణ దేవతయాగ్నేరగ్నేర్దేవతయేంద్రేణేంద్రేణ దేవతయాగ్నే దేవతయాగ్నేరగ్నేర్దేవతయా దేవతయాగ్నే పక్షేణ పక్షేణాగ్నేర్దేవతయా దేవతయాగ్నే పక్షేణాగ్నే పక్షేణ పక్షేణాగ్నేరగ్నే పక్షేణాగ్నేరగ్నే పక్షేణాగ్నేరగ్నే పక్షేణాగ్నే పక్షేణాగ్నేరగ్నే పక్షేణ పక్షమగ్నే పక్షం పక్షమగ్నే పక్షేణ పక్షేణాగ్నే పక్షం అగ్నే పక్షం పక్షమగ్నేరగ్నే పక్షముపోపక్షమగ్నేరగ్నే పక్షముపక్షముపోపక్షం పక్షముపదధామి దధామ్యుపక్షం పక్షముపదధామి ఉపదధామి దధామ్యుపోపదధామి ప్రదేశ్యా ప్రదేశ్యా దధామ్యుపోపదధామి ప్రదేశ్యామి ప్రదేశ్యా ప్రదేశ్యా దధామి దధామి ప్రదేశ్యా త్వా త్వా ప్రదేశ్యా దధామి దధామి ప్రదేశ్యా త్వా ప్రదేశ్యా త్వా త్వా ప్రదేశ్యా ప్రదేశ్యా త్వా దిశా దిశా త్వా ప్రదేశ్యా ప్రదేశ్యా త్వా దిశా దిశా దిశా త్వా త్వా దిశా సాధయామి సాధయామి దిశా త్వా త్వా దిశా సాధయామి దిశా సాధయామి సాధయామి దిశా దిశా సాధయామి జాగతేన జాగతేన సాధయామి దిశా దిశా సాధయామి జాగతేన సాధయామి జాగతేన జాగతేన సాధయామి సాధయామి జాగతేన ఛందసా ఛందసా జాగతేన సాధయామి సాధయామి జాగతేన ఛందసా జాగతేన ఛందసా ఛందసా జాగతేన జాగతేన ఛందసా సవిత్రా సవిత్రా ఛందసా జాగతేన జాగతేన ఛందసా సవిత్రా ఛందసా సవిత్రా సవిత్రా ఛందసా ఛందసా సవిత్రా దేవతయా దేవతయా సవిత్రా ఛందసా ఛందసా సవిత్రా దేవతయా సవిత్రా దేవతయా దేవతయా సవిత్రా సవిత్రా దేవతయాగ్నేరగ్నేర్దేవతయా సవిత్రా సవిత్రా దేవతయాగ్నే దేవతయాగ్నేరగ్నేర్దేవతయా దేవతయాగ్నే పుచ్చేన పుచ్చేనాగ్నేర్దేవతయా దేవతయాగ్నే పుచ్చేనాగ్నే పుచ్చేన పుచ్చేనాగ్నేరగ్నే పుచ్చేనాగ్నేరగ్నే పుచ్చేనాగ్నేరగ్నే పుచ్చేనాగ్నే పుచ్చేనాగ్నేరగ్నే పుచ్చేన పుచ్చేనాగ్నే పుచ్చం పుచ్చమగ్నే పుచ్చేన పుచ్చేనాగ్నే పుచ్చం అగ్నే పుచ్చం పుచ్చమగ్నేరగ్నే పుచ్చముపోపపుచ్చమగ్నేరగ్నే పుచ్చముపోపపుచ్చం పుచ్చముపదధామి దధామ్యుపపుచ్చం పుచ్చముపదధామి ఉపదధామి దధామ్యుపోపదధామ్యుదీక్ష్యోదీక్ష్యాదధామ్యుపోపదధామ్యుదీక్ష్యాదధామ్యుదీక్ష్యోదీక్ష్యాదధామి ఛందసా ఛందసా మిత్రావరుణాభ్యాం ఛందసా ఛందసా మిత్రావరుణాభ్యాం దేవత దేవతయా దేవతయా మిత్రావరుణాభ్యాం ఛందసా ఛందసా మిత్రావరుణాభ్యాం దేవతయావరుణాభ్యాం దేవతయా దేవతయా మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం దేవతయాగ్నేర్దేవతయా మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం దేవతయాగ్నే మిత్రావరుణాభ్యామితి మిత్రావరుణాభ్యాగ్నేర్దేవతయా దేవతయాగ్నే పక్షేణ పక్షేణాగ్నేర్దేవతయాదేవతయాగ్నే పక్షేణ అగ్నే పక్షేణ పక్షేణాగ్నేరగ్నే పక్షేణాగ్నేరగ్నే పక్షేణాగ్నేరగ్నే పక్షేణాగ్నే పక్షేణాగ్నేరగ్నే పక్షేణ పక్షేణాగ్నే పక్షం పక్షమగ్నే పక్షేణ పక్షేణాగ్నే పక్షం అగ్నే పక్షం పక్షమగ్నేరగ్నే పక్షముపోపక్షమగ్నేరగ్నే పక్షముపక్షముపోపక్షం పక్షముపదధామి దధామ్యుపపక్షం పక్షముపదధామి ఉపదధామి దధామ్యుపోపదధామ్యోర్ధ్వయోర్ధ్వజా దధామ్యుపోపదధామ్యోర్ధ్వజా దధామ్యు ధ్వయోర్ధ్వయా దధామ్యోర్ధ్వయా ఆత్మాష్మిన్ లోకే భవతి లోకే లోకే భవత్యాత్మేష్టకా నస్తయా భాగధేయేన ఏనాంఛమైది శమయతిమయతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమాతిమ జన్మగ్వశ్చిన్వన్నధిక్రామతి ధిక్రామతి జన్మన్నధిక్రామతి వాగ్వాగధిక్రామతి ధిక్రామతి వాగ్వాగధిక్రామతి ధిక్రామతి అధిక్రామతి వాంగ్మే మే వాగ్రామత్రిక్రామతి వాంగ్మే అధిక్రామతి వాంగ్మే మే వాగ్వాంగ్మ ఆసన్ ఆసన్ మే వాగ్వాంగ్మ ఆసన్ ఆసన్ ఆసన్ మే ఆసన్ నసోర్నసోరాసన్ మే ఆసన్ నసోర్నసోరాసన్ నాసన్ నసో ప్రాణ ప్రాణో నసోరాసన్ నాసన్ నసో ప్రాణ నసో ప్రాణ ప్రాణో నసోర్నసో ప్రాణ ఇది ప్రాణో నసోర్నసో ప్రాణ ఇది ప్రాణ ఇది ప్రాణ ప్రాణ ఇత్యాహేది ప్రాణ ప్రాణ ఇత్యాహ ప్రాణ ఇది ప్రాణేదీత్యాహ ప్రాణాన్ ప్రాణనాహేదీత్యాహ ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణన ప్రాణనేవైవ ప్రాణన ప్రాణనేవా ప్రాణనేవైవ ప్రాణాన్ ప్రాణనేవాత్మన్నాత్మన్నేవ ప్రాణాన్ ప్రాణనేవాత్మన్ ప్రాణనిది ప్రాణ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నేవైవాత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే యోజో ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తేన ధత్తే యోజో ధత్తే ధత్తే యో రుద్రో రుద్రో యో ధత్తే ధత్తే యో రుద్ర రుద్రో రుద్రో యో యో రుద్రో అగ్నవగ్నౌ రుద్రో యో యో రుద్రో అగ్నౌ రుద్రో అగ్నవగ్నౌ రుద్రో రుద్రో అగ్నౌ యో యో అగ్నౌ రుద్రో రుద్రో అగ్నౌ యః అగ్నౌ యో యో అగ్నవగ్నౌ యో అప్సప్సు యో అగ్నవగ్నౌ యో అప్సు యో అప్సప్సు యో యో అప్సు యో యో అప్సు యో యో అప్సు యః అప్సు యో యో అప్సప్సు య ఓషధీ యో అప్సప్సు య ఓషధీ అప్సు యిత్యబుసు ఓషధీష్ోషధేషయోయ ఓషధేషయోయ రుద్రో రుద్రో య ఓషధీష్ోషధీషయో రుద్ర రుద్రో రుద్రో యో యో రుద్రో విశ్వా విశ్వా రుద్రో యో యో రుద్రో విశ్వా రుద్రో విశ్వా విశ్వా రుద్రో రుద్రో విశ్వా భువన భువన విశ్వా రుద్రో రుద్రో విశ్వా భువన విశ్వా భువన భువన విశ్వా విశ్వా భువన వివేశ వివేశ భువన విశ్వా విశ్వా భువన వివేశ భువనా వివేశ వివేశ భువన భువన వివేశ తస్మై తస్మా ఆ వివేశ భువన భువన వివేశ తస్మై వివేశ తస్మై తస్మా ఆ వివేశ వివేశ తస్మై రుద్రాజ రుద్రాజ తస్మా ఆ వివేశ వివేశ తస్మై రుద్రాజ ఆ వివేశేత్యా వివేశ తస్మై రుద్రాజ రుద్రాజ తస్మై తస్మై రుద్రాజ నమో నమో రుద్రాజ తస్మై తస్మై రుద్రాజ నమః రుద్రాజ నమో నమో రుద్రాజ రుద్రాజ నమో అస్వస్థ నమో రుద్రాజ రుద్రాజ నమో అస్తు నమో అస్వస్థ నమో నమో అస్వాహుతి భాగా ఆహుతి భాగా అస్తు నమో నమో అస్వాహుతి భాగా అస్వాహుతి భాగా ఆహుతి భాగా అస్వస్వాహుతి భాగా వైవా ఆహుతి భాగా అస్వస్వాహుతి భాగా వై ఆహుతి భాగా వైవా ఆహుతి భాగా ఆహుతి భాగా వా అన్యే ఆహుతి భాగా ఆహుతి భాగా వా అన్యే ఆహుతి భాగా విద్యాహుతి భాగా అన్యే వైవా అన్యే రుద్ర రుద్ర అన్యే వైవా అన్యే రుద్ర అన్యే రుద్ర రుద్ర అన్యేన్యే రుద్ర హవిర్భాగా హవిర్భాగా రుద్ర అన్యేన్యే రుద్ర హవిర్భాగా రుద్ర హవిర్భాగా హవిర్భాగా రుద్ర రుద్ర హవిర్భాగా అన్యేన్యే హవిర్భాగా రుద్ర రుద్ర హవిర్భాగా అన్యే హవిర్భాగా అన్యేన్యే హవిర్భాగా హవిర్భాగా అన్యేషత రుద్రీయకౌ శత రుద్రీయమన్యే హవిర్భాగా హవిర్భాగా అన్యేషత రుద్రీయం ఇతి హవి అన్యేషత రుద్రీయకౌ శత రుద్రీయమన్యే అన్యేషత రుద్రీయకౌ హత్వా హత్వా శత రుద్రీయమన్యే అన్యేషత రుద్రీయకౌ హత్వా రుద్రీయకౌ హత్వా హత్వా శత రుద్రీయకౌ శత రుద్రీయకౌ హత్వా గావీధకం గావీధకౌ హత్వా శత రుద్రీయకౌ శత రుద్రీయకౌ హత్వా గావీధకం శత రుద్రీయమితి శత రుద్రీయం హత్వా గావీధకం గావీధకౌ హత్వా హత్వా గావీధకం చరం చరం గావీధకౌ హత్వా హత్వా గావీధుకం చరుం చరుం గావీధుకం గావీధుకం చరు మేతే నైతేన చరుం గావీధుకం గావీధుకం చరు మేతేన మేతే నైతేన చరుం జరు మేతేన యజుషా యజుషైతేన చరుం జరు మేతేన యజుషా మేతేన యజుషా యజుషైతే నైతేన యజుషా శరమాయా అంచరమాయా యజుషైతే నైతేన యజుషా శరమాయా యజుషా పశ్చాత్ పశ్చాత్ పాండు ప్రోక్షిత ప్రోక్షిత ప్రోక్షిత ప్రోక్షిత ప్రోక్షిత ప్రోక్షిత ప్రోక్షితస్తేన తేన ప్రోక్షిత ప్రోక్షిత ఇది ప్రోక్షిత నామ నామ సమీచీ సమీచీ నామ సమీచీ సమీచీ నామాస్తి నామ నామాది ప్రాచీ ప్రాచ్యతి నామ నామాది ప్రాచీ ప్రాచీ ప్రాచ్యస్యతి ప్రాచీ దిక్ దిక్ ప్రాచ్యస్యతి ప్రాచీ ప్రాచీ దిక్ దిక్ ప్రాచీ ప్రాచీ దిక్స్త్రస్యాదిక్ ప్రాచీ ప్రాచీ దిక్స్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్తస్త సోమస్ సోమస్తే తేజస్యాస్త్రస్యాస్తే సోమః సోమోధిపతి సోమః సోమోధిపతి స్వజః స్వజోధిపతి సోమః సోమోధిపతి స్వజః అధిపతిరిత్యధిపతి గోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తాభ్యాంగోప్తా తాభ్యాన్ నమో నమస్తాభ్యాన్ తాభ్యాన్ నమస్తౌ తౌ నమస్తాభ్యాన్ నమస్తౌ నమస్తౌ నమో నమస్తౌ నో నస్తౌ నమో నమస్తౌ నహా నస్తౌ నో మృడయతాం మృడయతాన్ నస్తౌ నో మృడయతాం మృడయతాం మృడయతాన్ నో నో మృడయతాం మృడయతాం తే మృడయతాం మృడయతాం మృడయతాం తేయం విష్మాయం విష్మాయం విష్మోయో విష్మోయం విష్మోయ ేష్టి నో నో ద్వేష్టి తం తం ద్వేష్టి నో నో ద్వేష్టి తమ్ ద్వేష్టిం వాంతం తం వాంజం భేజం భే వాంతం తం వాంజం భే వాంజం భేజం భే వాం వాంజం భే దామి దామిజం భే వాం వాంజం భే దామి జం భే దామి దామి జం భే జం భే దామి ఏతా ఏతా దామి జం భే జం భే దామి ఏతా హేతయో హేతయో నామ సత్సనామ హేతయో హేతయో నామ స్థా నామ స్థా నామ నామ స్థతే శాంతే శాగస్థతే శాంబో వస్తే శాగస్థతే శాంబో వస్తే శాంతే శాంబో పురా పురా

మధుమిశ్రేణ ఏత ఏతమధుమిశ్రేణ మధుమిశ్రేణైత ఆహుతీరాహుతీరేత అనుమధుమిశ్రేణైత ఆహుతీశ్రేణేతి మధు మిశ్రేణేత ఆహుతీరాహుతీరేత ఏత ఆహుతీర్జుహోతిర్జుహోత్యాహుతీరేత ఏత ఆహుతీర్జుహోతి ప్రయుజ్య జనన ప్రయుజ్యాగ్నిమగ్ని ప్రయుజ్యనన ప్రయుజ్య ప్రయుజ్యన విముంచతి విముంచతి ప్రయుజ్య ప్రయుజ్యన విముంచతి ప్రయుజ్యేది ప్రయుజ్యాంచతి విముంచతి నన విముంచతి యథా విముంచతి నన విముంచతి యథా విముంచతి విముంచతి యథాశ్వశ్వో యథా విముంచతి విముంచతి యథాశ్వః ముంచతీతి విముంచతి యథాశ్వశ్వో యథాశ్వో యుక్తో యుక్తో శ్వో యథాశ్వో యుక్తః యుక్తో యుక్తో శ్వో శ్వో యుక్త విముచ్యమానో విముచ్యమానో యుక్త శ్వో శ్వో యుక్త విముచ్యమానః యుక్తో విముచ్యమానో విముచ్యమానో యుక్తో యుక్తో విముచ్యమానః క్షుద్ధ్యం క్షుద్ధ్యన్న విముచ్యమానో యుక్తో యుక్తో విముచ్యమానః క్షుద్ధ్యన్నే విముచ్యమానః క్షుద్ధ్యం క్షుద్ధ్యన్న విముచ్యమానో విముచ్యమానః క్షుద్ధ్యన్ వరా భవతి వరా భవతి క్షుద్ధ్యన్న విముచ్యమానో విముచ్యమానః క్షుద్ధ్యన్ వరా భవతి విముచ్యమాన భవతి వరా భవతి క్షుద్ధ్యం క్షుద్ధ్యన్ వరా భవత్యేవమేవం వరా భవతి క్షుద్ధ్యం క్షుద్ధ్యన్ వరా భవత్యేవం వరా భవత్యేవమేవం వరా భవతి వరా భవత్యేవమస్యాస్యైవం వరా భవతి వరా అన్నమన్నమస్మా అన్నమప్యప్యన్నమస్మా అన్నమపి అన్నమప్యప్యన్నమన్నమపి దధాతి దధాత్యప్యమి దధాతి తస్మాత్ తస్మాత్ దధాత్యప్యమి దధాతి తస్మాత్ తస్మాత్ దధాత్యప్యమి దధాతి తస్మాత్ దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ రావరావ ఆహుర్యోయ ఆహురాహుర్యశ్చ జయ ఆహురాహుర్యశ్చ జయోయశ్చైవమేవం చ శైవం వేద వేదైవం చ శైవం వేద వేదయో యో వేద వేదయశ్చ జయో వేద వేదయశ్చ జనన చ జన సుధాయగో సుధాయన్న చ జన సుధాయం సుధాయగో సుధాయన్న సుధాయగో సుధాయన్న సుధాయగో సుధాయగో సుధాయగో సుధాయగో హవై వై హుధాయగో సుధాయగో హవై సుధాయమితి హవై వై హవై వాజీ వాజీ వై వాజీ వాజీ వాజీ వై వై వాజీ సుహిత వాజీ వై వై వాజీ సుహిత వాజీ సుహిత వాజీ వాజీ సుహిత దాది వాజీ వాజీ సుహిత దాది సుహిత్యర్వాజీ తంతం వాజీ వావ వాజీతం వాజీతం వాజీవాజీతమేవాజీతమేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవే ప్రేణాది ప్రేణాదిశ ఏ నమే నోస ప్రేణాది ప్రేణాదిశ ఏనం ఏ నమే ప్రీత ప్రీత ఏ నోసస ఏనం ప్రీత ప్రీత ప్రీత ఏనమేనం ప్రీత ప్రీణాది ప్రీణాది ప్రీత ఏనమేనం ప్రీత ప్రీణాది ప్రీత ప్రీణాది ప్రీణాది ప్రీత ప్రీత ప్రీణాది వసీయాన్ వసీయాన్ ప్రీణాది ప్రీత ప్రీత ప్రీణాది వసీయా ప్రీణాది వసీయాన్ వసీయాన్ ప్రీణాది ప్రీణాది వసీయాన్ భవతి భవతి వసీయాన్ ప్రీణాది ప్రీణాది వసీయాన్ భవతి వసీయాన్ భవతి భవతి వసీయాన్ వసీయాన్ భవతి ఇంద్రాయ రాజ్ఞే రాజ్ఞ ఇంద్రాయేంద్రాయ రాజ్ఞే సూకర సూకరో రాజ్ఞ ఇంద్రాయేంద్రాయ రాజ్ఞే సూకర రాజ్ఞే సూకర సూకరో రాజ్ఞే రాజ్ఞే సూకరో వరుణాయ వరుణాయ సూకరో రాజ్ఞే రాజ్ఞే సూకరో వరుణాయ సూకరో వరుణాయ వరుణాయ సూకర సూకరో వరుణాయ రాజ్ఞే రాజ్ఞే వరుణాయ సూకర సూకరో వరుణాయ రాజ్ఞే వరుణాయ రాజ్ఞే రాజ్ఞే వరుణాయ వరుణాయ రాజ్ఞే కృష్ణ కృష్ణ రాజ్ఞే వరుణాయ వరుణాయ రాజ్ఞే కృష్ణ రాజ్ఞే కృష్ణ కృష్ణో రాజ్ఞే రాజ్ఞే కృష్ణో యమాయ యమాయ కృష్ణో రాజ్ఞే రాజ్ఞే కృష్ణో యమాయ యమాయ యమాయ కృష్ణ కృష్ణో యమాయ రాజ్ఞే రాజ్ఞే యమాయ కృష్ణ కృష్ణో యమాయ రాజ్ఞే యమాయ రాజ్ఞే రాజ్ఞే యమాయ యమాయ రాజ్ఞ అర్శ్య అర్శ్యో రాజ్ఞే యమాయ యమాయ రాజ్ఞ అర్శ్య రాజ్ఞ అర్శ్య అర్శ్యో రాజ్ఞే రాజ్ఞ అర్శ్య ఋషభాయ ఋషభాయ అర్శ్యో రాజ్ఞే రాజ్ఞ అర్శ్య ఋషభాయ అర్శ్య ఋషభాయ ఋషభాయ అర్శ్య అర్శ్య ఋషభాయ రాజ్ఞే రాజ్ఞ ఋషభాయ అర్శ్య అర్శ్య ఋషభాయ రాజ్ఞే ఋషభాయ రాజ్ఞే రాజ్ఞ ఋషభాయ ఋషభాయ రాజ్ఞే గభజో గభజో రాజ్ఞ ర్దూలాయ గవయో రాజ్ఞే రాజ్ఞే గవయశ్చాద్దూలాయ శాద్దూలాయ రాజ్ఞే రాజ్ఞే శాద్దూలాయ శాద్దూలాయ రాజ్ఞే గౌరో గౌరో రాజ్ఞే శాద్దూలాయ రాజ్ఞే గౌర రాజ్ఞే గౌరో గౌరో రాజ్ఞే రాజ్ఞే గౌర పురుష రాజా పురుష రాజా గౌరో రాజ్ఞే గౌరపురుషరాజాయ పురుషరాజాయ గౌరవ గౌరపురుషరాజాయ మర్కడ మర్కడ పురుషరాజాయ గౌరవ గౌరపురుషరాజాయ మర్కడ రాజాయ మర్కట మర్కట పురుషరాజాయ పురుషరాజాయ మర్కట క్షిప్రశ్యేనస్య క్షిప్రశ్యేనస్య మర్కట పురుషరాజాయ పురుషరాజాయ మర్కట క్షిప్రశ్యేనస్య పురుషరాజాయేతి పురుష రాజాయ క్షిప్రశ్యేనస్య క్షిప్రశ్యేనస్య మర్కట మర్కట క్షిప్రశ్యేనస్య వర్తికా వర్తికా క్షిప్రశ్యేనస్య మర్కట మర్కట క్షిప్రశ్యేనస్య వర్తికా క్షిప్రశ్యేనస్య వర్తికా వర్తికా క్షిప్రశ్యేనస్య క్షిప్రశ్యేనస్య వర్తికా నీలం గోర్ నీలం గోర్ వర్తికా క్షిప్రశ్యేనస్య క్షిప్రశ్యేనస్య వర్తికా నీలం గోర్ క్షిప్రశ్యేనస్యేతి క్షిప్రశ్యేనస్య వర్తికా నీలం గోర్ నీలం గోర్ వర్తికా వర్తికా నీలం గోర్ క్రిమి క్రిమి నీలం గోర్ వర్తికా వర్తికా నీలం గోర్ క్రిమి నీలం గోర్ క్రిమి క్రిమి నీలం గోర్ నీలం గోర్ క్రిమి సోమస్య సోమస్య క్రిమి నీలం గోర్ నీలం గోర్ క్రిమి సోమస్య క్రిమి సోమస్య సోమస్య క్రిమి క్రిమి సోమస్య రాజ్ఞో రాజ్ఞ సోమస్య క్రిమి క్రిమి సోమస్య రాజ్ఞ సోమస్య రాజ్ఞ రాజ్ఞ సోమస్య సోమస్య రాజ్ఞ కులుంగ కులుంగో రాజ్య సోమస్య సోమస్య రాజ్ఞ కులుంగ రాజ్ఞ కులుంగ కులుంగో రాజ్ఞో రాజ్ఞ కులుంగ సింధో సింధో కులుంగో రాజ్ఞో రాజ్ఞ కులుంగ సింధో సింధో సింధో కులుంగ కులుంగ సింధో శిగోషమాద శిగోషమాద సింధో కులుంగ కులుంగ సింధో శిగోషమాద సింధో శిగోషమాద శిగోషమాద సింధో సింధో శిగోషమారో హిమవతో శిగోషమాద సింధో సింధో శిగోషమారో హిమవత శిగోషమారో హిమవతో హిమవత శిగోషమాద శిగోషమారో హిమవతో హస్తి హస్తి హిమవత శిగోషమాద శిగోషమారో హిమవతో హస్తి హిమవతో హస్తి హస్తి హిమవతో హిమవతో హస్తి హిమవత ఇది హిమవత హస్తి మయ ప్రజాపత్య ప్రజాపత్య మజన్మజ ప్రజాపత్య ఓల ఓల ప్రజాపత్య మజన్మజ ప్రజాపత్య ఓల ప్రజాపత్య ఓల ఓల ప్రజాపత్య ప్రజాపత్య ఓలో హరి కృష్ణ ఓల ప్రజాపత్య ప్రజాపత్య ఓలో హరి కృష్ణ ప్రజాపత్య ఇది ప్రజాపత్య హరి కృష్ణ హరి కృష్ణ ఓల ఓలో హరి కృష్ణ వృషదగుంశో వృషదగుంశో హరి కృష్ణ ఓల ఓలో హరి కృష్ణ వృషదగుంశ హరి కృష్ణ వృషదగుంశ వృషదగుంశ హరి కృష్ణ హరి కృష్ణ వృషదగుంశక్తే దే వృషదగుంశో వృషదగుంశక్తే ధాతుర్ధాతుస్తే వృషదగుంశో వృషదగుంశస్తే ధాతు ధాతుర్ధాతుస్తే ధాతుస్తరస్వత్యై సరస్వత్యై ధాతుస్తే ధాతుస్తరస్వత్యై ధాతుస్తరస్వత్యై సరస్వత్యై ధాతుర్ధాతుస్తరస్వత్యై శారిశారి సరస్వత్యై ధాతుర్ధాతుస్తరస్వత్యై శారి పురుషవాక్ సరస్వతే శుకశ్రుక సరస్వతే పురుషవాక్ సరస్వతే శుక పురుషవాక్ శుకశ్రుక సరస్వతే సరస్వతే శుక శ్వేత శ్వేత శుక సరస్వతే సరస్వతే శుక శ్వేత శుక శ్వేత శ్వేత శుక శుక శ్వేత పురుషవాక్ పురుషవాక్ శ్వేత శుక శుక శ్వేత పురుషమా పురుషవాక్ పురుషవాక్ శ్వేత శ్వేత పురుషవాగారణ్య అరణ్య పురుషవాక్ శ్వేత శ్వేత పురుషవాగారణ్య పురుషవాగారణ్య అరణ్య పురుషవాక్ పురుషవాగారణ్యోజారణ్య పురుషవాక్ పురుషవాగారణ్యోజా పురుషవాగిరుషవాగారణ్యోజారణ్య అరణ్యోజో నకులో నకులో జ అరణ్య అరణ్యోజో నకుల జో నకులో నకులో జో నకుల పుష్కరధాదః సాదః కుంభీనసః కుంభీ పుష్కరసాదో లోహితాహిర్లోహితాహి పుష్కరసాదః కుంభీనసః కుంభీనసః పుష్కరసాదో లోహితాహి కుంభీనసాదో లోహితాహిర్లోహితాహి పుష్కరసాదః పుష్కరసాదో లోహితాహి తే లోహితాహి పుష్కరసాదః పుష్కరసాదో లోహితాహి తే గంధర్వాణా బృహస్పత

ఇతర జనానాంతేత ఇతర జనానామగ్నజేగ్నజ ఇతర జనానాంతేత ఇతర జనానామగ్నజే ఇతర జనానామగ్నయేగ్నయ ఇతర జనానామితర జనానామగ్నయే ధూంక్ష్ణాధూంక్ష్ణాగ్నయ ఇతర జనానామితర జనానామగ్నయే ధూంక్ష్ణా ఇతర జనానామితేతర జనానామగ్నయే ధూంక్ష్ణాధూంక్ష్ణాగ్నయే ధూంక్ష్ణా ధూంక్ష్ణేతి ధూంక్ష్ణా అరజ అంతరిక్ష అంతరిక్షో లజో లజ అంతరిక్ష ఉద్ర ఉద్ర అంతరిక్షో లజో లజ అంతరిక్ష ఉద్ర అంతరిక్ష ఉద్ర ఉద్ర అంతరిక్ష అంతరిక్ష ఉద్ర మధ్వర్ మధ్వరుద్ర అంతరిక్ష అంతరిక్ష ఉద్ర మధ్వ ఉద్రో మధ్వర్ మధ్వరుద్ర ఉద్ర మధ్వ ప్లవ ప్లవో మధ్వరుద్ర ఉద్ర మధ్వ ప్లవ మధ్వ ప్లవ ప్లవో మధ్వర్ మధ్వ ప్లవస్తే ప్లవో మధ్వర్ మధ్వ ప్లవస్తే ప్లవస్తే ప్లవ ప్లవస్తే పామపాంతే ప్లవ ప్లవస్తే పామపాంతే పామదిత్య అదిత్య అపామదిత్యై హగుంసాచిర హగుంసాచిరదిత్యా అపామపామదిత్యై హగుంసాచి అదిత్యై హగుంసాచిర హగుంసాచిరదిత్యా అదిత్యై హగుంసాచిరింద్రాణ్యా ఇంద్రాణ్యై హగుంసాచిరదిత్యా అదిత్యై హగుంసాచిరింద్రాణ్యై హగుంసాచిరింద్రాణ్యా ఇంద్రాణ్యై హగుంసాచిర హగుంసాచిరింద్రాణ్యై కీర్షా కీర్షే ఇంద్రాణ్యై హగుంసాచిర హగుంసాచిరింద్రాణ్యై కీర్షా హగుంసాచిరిత్యై కీర్షా కీర్షే ఇంద్రాణ్యా ఇంద్రాణ్యై కీర్షా రుద్రో రుద్ర కీర్షే ఇంద్రాణ్యా ఇంద్రాణ్యై కీర్షా రుద్ర కీర్షా రుద్రో రుద్ర కీర్షా కీర్షా రుద్రస్తి గచ్చేది గచ్చే రుద్ర కీర్షా కీర్షా రుద్రస్తి గచ్చే రుద్రస్తి గక్షేషితి గక్షే రుద్రో రుద్రస్తి గక్షే వా ఆర్ద్రాణతో వా ఆర్ద్రాణతశ్చితి గక్షే రుద్రో రుద్రస్తి గక్షే వా ఆర్ద్రాణశితి గక్షే వా ఆర్ద్రాణసో వా ఆర్ద్రాణతశ్చితి గక్షేది గక్షే వా ఆర్ద్రాణసస్తే దేవా ఆర్ద్రాణతశ్చితి గక్షేది గక్షే వా ఆర్ద్రాణసస్తే గక్షేది శ్రీ గక్షే ఆర్ద్రాణసస్తే దేవా ఆర్ద్రాణసో వా ఆర్ద్రాణసస్తే దివ్యా దివ్యా దేవా ఆర్ద్రాణసో వా ఆర్ద్రాణసస్తే దివ్యా దివ్యా దివ్యాస్తే దివ్యాద్యా వా పృథివ్యాద్యా వా పృథివ్యా దివ్యాస్తే దివ్యాద్యా వా పృథివ్యా దివ్యాద్యా వా పృథివ్యాద్యా వా పృథివ్యా దివ్యా దివ్యాద్యా వా పృథివ్యా స్వామిశ్వామిద్యా వా పృథివ్యా దివ్యా దివ్యాద్యా వా పృథివ్యాశ్వామిద్యా వా పృథివ్యాశ్వామిశ్వామిద్యా వా పృథివ్యాద్యా వా పృథివ్యాశ్వామిత్ వా పృథివ్యేదిద్యా వా వర్ణపాద్యన్యస్సు వర్ణస్సు వర్ణపాద్యన్యోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహోసోహో వృకో వృషదఘోష వృషదఘోష వృషదఘోషస్త ఐంద్రాస్త వృషదఘోషో వృషదఘోషస్త ఐంద్రాస్తేంద్రాంద్రాంద్రాంద్రాంద్రాంద్ర ఉద్రోపాముద్రోర్యమ్నే భాషస్ గోహస్ గోహో భాషో

శ్వశ్వస్థో పరోగో మృగోగో మృగస్థో పరోశ్వశ్వస్థో పరోగో మృగమాగో మృగోగో మృగస్థు పరస్థు పరోగో మృగస్థే దేగో మృగస్థు పరస్థు పరోగో మృగస్థే మృగస్థే దేగో మృగోగో మృగస్థే ప్రాజాపత్యా ప్రాజాపత్యాస్తేగో మృగోగో మృగస్థే ప్రాజాపత్యా మృగ ఇది గో మృగ ప్రాజాపత్యా ప్రాజాపత్యాస్తే ప్రాజాపత్యా ఆజ్ఞేయో ప్రజాపత్యాస్తే ప్రజాపత్యా ఆజ్ఞేయో ప్రజాపత్యా ఆజ్ఞేయో ప్రజాపత్యా ప్రజాపత్యా ఆజ్ఞేయో కృష్ణగ్రీవో కృష్ణగ్రీవాజ్ఞేయో ప్రజాపత్యా ప్రజాపత్యా ఆజ్ఞేయో కృష్ణగ్రీవో ప్రజాపత్యా ఇది ప్రజాపత్యాజ్ఞేయో కృష్ణగ్రీవో కృష్ణగ్రీవాజ్ఞేయా వాజ్ఞేయో కృష్ణగ్రీవో రాష్ట్రో రాష్ట్రో కృష్ణగ్రీవాజ్ఞేయా వాజ్ఞేయో కృష్ణగ్రీవో రాష్ట్రో కృష్ణగ్రీవో రాష్ట్రో రాష్ట్రో కృష్ణగ్రీవో కృష్ణగ్రీవో రాష్ట్రో లోమశక్తౌ కృష్ణగ్రీవో రాష్ట్రౌ లోమశక్తౌ కృష్ణగ్రీవాది కృష్ణగ్రీవో రాష్ట్రౌ లోమశక్తౌ లోమశక్తౌ రాష్ట్రౌ లోమశక్తౌ వృక్షౌషి వృక్షౌ లోమశక్తౌ రాష్ట్రౌ రాష్ట్రౌ లోమశక్తౌషి వృక్షౌ లోమశక్తౌషి వృష్టౌషి వృష్టౌ లోమశక్తౌ లోమశక్తౌషి వృష్టౌ బారహస్పత్యౌ బారహస్పత్యౌషి వృష్టౌ లోమశక్తౌ లోమశక్తౌషి వృష్టౌ బారహస్పత్యౌ లోమశక్తావితి లోమశక్తౌ వృష్టౌ బారహస్పత్యౌ బారహస్పత్యౌషి వృష్టౌషి వృష్టౌ బారహస్పత్యౌ ధాత్రే ధాత్రే బారహస్పత్యౌషి వృష్టౌషి వృష్టౌ బారహస్పత్యౌ ధాత్రే పృష్టౌ ధాత్రే ధాత్రే బారహస్పత్యౌ బారహస్పత్యౌ ధాత్రే పృషోధరస్పృషోధరో ధాత్రే బారహస్పత్యౌ బారహస్పత్యౌ ధాత్రే పృషోధరః ధాత్రే పృషోధరస్పృషోధరో ధాత్రే ధాత్రే పృషోధరస్సౌర్య సౌర్య పృషోధరో ధాత్రే ధాత్రే పృషోధరస్సౌర్యోధరస్సౌర్య సౌర్య పృషోధరస్పృషోధరస్సౌర్యో బలక్ష బలక్ష సౌర్య పృషోధరస్పృషోధరస్సౌర్యో బలక్ష పురుషా ఉదర సౌర్యో బలక్షో బలక్ష సౌర్య సౌర్యో బలక్ష పేత్వేత్వో బలక్ష సౌర్య సౌర్యో బలక్ష పేత్వ బలక్ష పేత్వేత్వో బలక్షో బలక్ష పేత్వేత్వేత్వేకవతేకవతేకవతే రోహితాంజీ రోహితాంజిననేకవతేకవతే రోహితాంజీ రోహితాంజీ రోహితాంజిరణీకవతేకవతే రోహితాంజిరనడ్వాన్ రోహితాంజిరణీకవతేకవతే రోహితాంజిరనడ్వాన్ేకవత ఇత్యనేకవతే రోహితాంజిరనడ్వాన్ నడ్వాన్ రోహితాంజీ రోహితాంజిరనడ్వాన్ మధో రామనడ్వాన్ రోహితాంజీ రోహితాంజిరనడ్వాన్ మధో రామో రోహితాంజిరి రోహితాంజిరి మధో రామ మధో రామ నడ్వాన్ నడ్వాన్ మధో రామో సావిత్రౌ సావిత్ర మధో రామ వరణ్వాన్ నడ్వాన్ మధో రామో సావిత్ర మధో రామో సావిత్ర మధో రామ మధో రామ సావిత్రౌ పౌష్ణం పౌష్ణం సావిత్ర మధో రామ మధో రామ సావిత్ర పౌష్ణం మధో రామావిత్యసరామో సావిత్రౌ పౌష్ణౌ పౌష్ణౌ సావిత్రౌ సావిత్రౌ పౌష్ణౌ రజతనాభీ రజతనాభీ సావిత్రౌ సావిత్రౌ పౌష్ణౌ రజతనాభీ పౌష్ణౌ రజతనాభీ రజతనాభీ పౌష్ణౌ పౌష్ణౌ రజతనాభీ వైష్ణదేవౌ వైష్ణదేవౌ రజతనాభీ పౌష్ణౌ పౌష్ణౌ రజతనాభీ వైష్ణదేవౌ రజతనాభీ వైష్ణదేవౌ వైష్ణదేవౌ రజతనాభీ రజతనాభీ వైష్ణదేవౌ భిషంగౌ భిషంగౌ వైష్ణదేవౌ రజతనాభీ రజతనాభీ వైష్ణదేవౌ భిషంగౌ రజతనాభీ రజత వైష్దేవౌ భిషంగౌ భిషంగౌ వైష్దేవౌ వైష్దేవౌ భిషంగౌ తో పరౌ తో పరౌ భిషంగౌ వైష్దేవౌ వైష్దేవౌ భిషంగౌ తో పరౌ విశ్వదేవా విది వైశ్వా దేవో భిషంగౌ తో పరౌ తో పరౌ భిషంగౌ భిషంగౌ తో పరౌ మారుతో మారుతస్తో పరౌ భిషంగౌ భిషంగౌ తో పరౌ మారుత పరౌ మారుతో మారుతస్తు పరౌ పరౌ మారుత కల్మాష కల్మాషో మారుతస్తు పరౌ పరౌ మారుత కల్మాష మారుత కల్మాష కల్మాషో మారుతో మారుత కల్మాష ఆగ్నేజ ఆగ్నేజ కల్మాషో మారుతో మారుత కల్మాష ఆగ్నేజ కల్మాష ఆగ్నేయ ఆగ్నేయ కల్మాష కల్మాష ఆగ్నేయ కృష్ణ కృష్ణ ఆగ్నేయ కల్మాష కల్మాష ఆగ్నేయ కృష్ణ ఆగ్నేయ కృష్ణ కృష్ణ ఆగ్నేయ ఆగ్నేయ కృష్ణ రోద కృష్ణ ఆగ్నేయ ఆగ్నేయ కృష్ణోజ సారస్వతీ సారస్వత్య సారస్వతీ మేషీ మేషీ సారస్వతీ సారస్వతీ మేషీ వారుణో వారుణో మేషీ సారస్వతీ సారస్వతీ మేషీ వారుణ మేషీ వారుణో వారుణో మేషీ మేషీ వారుణ కృష్ణ కృష్ణో వారుణో మేషీ మేషీ వారుణ కృష్ణ వారుణ కృష్ణ కృష్ణో వారుణో వారుణ కృష్ణ ఏకశితి వాదేకశితి వా కృష్ణో వారుణో వారుణ కృష్ణ ఏకశితి వాదేకశితి వాదేకశితి వా కృష్ణ కృష్ణ ఏకశితి వాత్పేత్ పేత్వ ఏకశితి వాత్ కృష్ణ కృష్ణ ఏకశితి వాత్పేత్వశితి వాత్పేత్వేత్వ ఏకశితి వాదేకశితి వాత్పేత్వ ఏకశితి వాదిత్యేక శితి ఇది పంచమకాండే పంచమ ప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః.